喂喂 喂喂喂喂 బావలు సయ్యా బావలు సయ్యా సై బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల రింగోల రింగోల రింగోల రింగోల రింగోల బావలు సయ్యా సై బావలు సయ్యా సై బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల రింగోల రింగోల రింగోల రింగోల రింగోల ఆ రింగోల రింగోల రింగోల రింగోల రింగోల రింగోల.